ಕಿಂತ ಬಾ. ಬೈ ಬೈ ತಗದೆ ಮೆಚ್ಚೈ ಚೈ ಕದಕಳ್ಳಿ ಟಕ್ಕ ಮುಕು ತಾಳಂಬೈ ಮೊಯ್ ಮೊಯ್ ತಲುಪುಲು ವೈ ವೈ ದರುವುಲು ಲಕ್ಕ ಮುಕು ಗೊಳ್ಳೆಂಬೈ. ವಾತಂ ಚೂಸ್ತೇ ಘುಮ ಘುಮ ವರ್ಣಂ ಚೂಸ್ತೇ ಸರಿಗಮ್ಮ ವಾತಂ ಚೂಸ್ತೇ ಘುಮ ಘುಮ ವರ್ಣಂ ಚೂಸ್ತೇ ಸರಿಗಮ್ಮ. ಬೈ ಬೈ ತಕದಿಮ್ಮಿ ಚೈ ಚೈ ಕದಕಳ್ಳಿ ಟಕ್ಕ ಮುಕು ತಾಳಂಬೈ ಮೊಯ್ ಮೊಯ್ ತಲುಪುಲು ವೈ ವೈ ದರುವುಲು ಲಕ್ಕ ಮುಕು ಗೊಳ್ಳೆಂಬೈ. కొచ్చి కజ్జాలు పెడితే మ్యారేజ్ చేసి పంపించనా ఈ జోరు కాస్త తగ్గించనా హై క్లాసు లాగా పై పోజు కొడుతూ ర్యాగింగ్ చేసి కవ్వించనా బండింటి దారి పట్టించనా మ్యాక్సీ మిడి సోడా బుడ్డి బాక్సీ లే చెప్పేయనా సెక్సీ లేడి నువ్వే జోడి గిమ్మిక్స్ చేసేయనా చిలిపి ముద్దులా దస్కత్ జై జై వలపు ఓటును నాకే చిలిపి ముద్దులా వలపు ఓటును నాకే చిలకల్ల కొలికివి మదను ని మొలకవి రావే అమ్మడు. వెయ్యి వెయ్యి తగదిమ్మి చెయ్యి చెయ్యి కథకళ్ళి టక్కుముకు తాళంబై ముయ్ ముయ్ తలుపులు వెయ్యి వెయ్యి దరువులు లక్కుముకు కొళ్ళంబై. చాలించు నిక్కు నా జన్మ హక్కు నీ బుగ్గ నొక్కి తీరాలిలే ఆ మొక్కలన్నీ రాలాలిలే తగ్గించు టెక్కు నాకున్న మొక్కు నీ ముక్కు తాడు వెయ్యాలిలే ఆ ముద్దు హద్దు దాటాలిలే. స్వీటీ బ్యూటీ నాటీ హాటీ మ్యాట్ నీకే తోడవ్వనా సెక్సీ బుక్స్ లుక్స్ ట్రిక్స్ మాస్టర్ లా నేర్పించనా కుక్క పిల్లలో అన్నకే కుర్ర పిల్లలో అన్నవే కుక్క కుర్ర పిల్లలానవేర్ చదువులు జోర్ జోర్ జంటలు తగ్గదిమ్మి చెయ్యి చెయ్యి కథకళ్ళి తక్కుముకు తాళంబై ముయ్ ముయ్ తలుపులు వై వై దరువులు లక్కుముకు కొళ్ళింబై. బాటం చూస్తే ఘుమ ఘుమ వర్ణం చూస్తే సరిగమ్మ వాటం చూస్తే గుమ్మ గుమ్మ వర్ణం చూస్తే సరిగమ్మ. వెయ్యి వెయ్యి తగ్గదిమ్మి చెయ్యి చెయ్యి కథకళ్ళి టక్కుముకు తాళంబై ముయ్ ముయ్ తలుపులు వై వై దరువులు లక్కుముకు గొళ్ళింబై. ఎందుకింత రాధా ఎందుకింత బాధా పాపా ఎందుకింత రాధా ఎందుకింత బాధా రాధా.